అంకెలు పుస్తకం 4వ భాగం. రాత కనిపెట్టిన కొత్తల్లో మనుషులు ప్రతి పదానికి ఒక కొత్త చిహ్నాన్ని వాడేవారు. ఆ కారణం వలన ఎన్నో చిహ్నాలని గుర్తుపెట్టుకోవలసి ఉండేది. కాబట్టి చదవటం, రాయటం నేర్చుకోవటం చాలా కష్టంగా ఉండేది. అందుకే ఆ రోజులలో గుళ్ళో పూజారికి మాత్రమే చదవటం, రాయటం వచ్చి ఉండేది. ఆ చిహ్నాలలో అంకెలకి తగు చిహ్నాలు ఉండేవి. మరి పద్దులు అంటే అంకెలతో నిండి ఉంటాయిగా. ప్రతి అంకెకి ఒక ప్రత్యేక చిహ్నాన్ని రూపొందించవచ్చు. అప్పుడు వేల కొద్దీ అంకెలకి వేల కొద్దీ చిహ్నాలు పుట్టుకొస్తాయి. అప్పుడిక ఆ వేలాది గుర్తులని గుర్తుపెట్టుకోవలసి వస్తుంది. అయితే అంకెలని వేళ్లతో సూచించే పద్ధతి ఎప్పటి నుంచో ఉందని ముందు చెప్పుకుందాం. కాబట్టి వేలిని పోలిన నిలువుగీత చిహ్నంతో 1 అంకెను సూచిస్తే, ఈజిప్షియన్లు సరిగ్గా అదే చేశారు. 1 అక్షరాన్ని పోలిన చిహ్నంతో 1ని సూచించారు. సంఖ్యని సూచించే చిహ్నాన్ని సంఖ్యా చిహ్నం అంటారు. 1 చిహ్నం ఈజిప్టుకి చెందిన సంఖ్యా చిహ్నం. ఇతర నాగరికతలు కూడా ఆ చిహ్నాన్ని లేకపోతే అలాంటి చిహ్నాన్నే వాడాయి. ఎందుకంటే అందరూ 1ని వేలితోనే పోల్చి ఉంటారు. అంకెకి చిహ్నం ఏమిటి అన్నది ముఖ్యం కాదు, ఆ చిహ్నాన్ని వాళ్ళు ఎలా వాడారు అన్నదే ముఖ్యం. అది అర్థం కావాలంటే మనకి సుపరిచితమైన చిహ్నాలని వాడాలి. ఉదాహరణకి 1ని సూచించటానికి ఒక నిలువుగీతనే చిహ్నంగా వాడదాం. ఇప్పుడు 2ను సూచించటానికి ఒక చిహ్నం కావాలనుకోండి. ఏదో కొత్త చిహ్నాన్ని ఊహించకుండా ఊరికే 2 నిలువుగీతలు రాస్తే సరిపోతుంది. చూడటానికి అది 2 వేళలాగానే ఉంటుంది. అలాగే వరుసగా మరికొన్ని అంకెలను కూడా రాసుకోవచ్చు. 3ని 3 నిలువుగీతలతోనూ, 4ని 4 నిలువుగీతలతోనూ, 5ని 5 నిలువుగీతలతోనూ, ఇలా వరుసగా 9 వరకు చిహ్నాలని సృష్టించవచ్చు. ఈ పద్ధతిలో సౌకర్యం ఏమిటంటే, చిహ్నంలో అంకె ఏమిటో తెలియాలంటే అందులోని నిలువుగీతల్ని లెక్కిస్తే చాలు. ఇందులో ఇబ్బంది ఏమిటంటే పెద్ద సంఖ్యల్ని సూచించటానికి అన్ని నిలువుగీతల్ని రాయటమే కాక చదవటం కూడా కష్టమే. అందుకే అలా రాసినప్పుడు కానీ లెక్కించినప్పుడు కానీ తప్పులు దొర్లే అవకాశం ఉంది. కానీ ఈజిప్షియన్లు ఇలాంటి నిలువుగీతలతో అంకెలు రాసినప్పుడు ఇలా కటకటాలలాగా వరుసపెట్టి రాయకుండా వాటిని గుంపులుగా విడదీసి రాసేవారు. ఉదాహరణకి 5ని సూచించటానికి 5 నిలువుగీతలు కాకుండా పైన 3 గీతలు, కింద 2 గీతలు ఉండేలా రాసేవారు. అప్పుడు 2 కూడి 5 అని అర్థం చేసుకోవటం తేలిక. అలాగే 9 రాసినప్పుడు ఏకబిగిని 9 నిలువుగీతలు అని రాయకుండా 3 గీతల గుంపులు ఒకదాని మీద ఒకటి ఉండేలా రాసేవారు. అలా గుంపులుగా విడదీసి రాసినా కూడా కొంచెం ఇబ్బందే. ఉదాహరణకి 54ని ఇలా 54 నిలువుగీతలతో సూచిస్తే ఎలా ఉంటుంది? కానీ ఈజిప్షియన్లు 10ని సూచించటానికి ఒక కొత్త చిహ్నాన్ని ఊహించారు. ఆ చిహ్నం తిరగేసిన యుని పోలి ఉంటుంది. ఆ అక్షరాన్ని టైప్ చేయడానికి వీలుపడదు. కాబట్టి అనువుగా ఉండేలా టి అక్షరాన్ని వాడుకుందాం. ఎందుకంటే ఇంగ్లీష్లో 10ని సూచించే పదానికి ఇది మొదటి అక్షరం. కాబట్టి ఇప్పుడు 11ను సూచించాలంటే T1 అని కానీ 1T అని కానీ రాసుకోవచ్చు. అలాగే 12ని టీ మరియు 2 నిలువుగీతలు, లేదా 2 నిలువుగీతలు టీ లేక 1 నిలువుగీత టీ మరి 1 నిలువుగీత అని రాసుకోవచ్చు. వరుస క్రమం ఏదైనా మొత్తం 12 అవుతుంది.